ఎవరైనా దేవిని శరణు వేడినచో ఆమె మీకు సహాయము చెయ్యగలదు. ఇంద్రుడు కూడా ఆమెను ఆరాధించి యుద్ధములో శత్రువును సంహరింపగలడు. పరాంబిక ప్రసన్నురాలైనచో సమస్తమును సాధ్యమగును. ఆమె అనుగ్రహము లేనిదే యవ్వనికి ఏ కోరికయు తీరదు. ఆమె అంతర్యామి, స్వరూపములు అన్నిటికీ మూలకారణమైనది. లోకజనని అయిన ఆమెను శత్రునాశము కొరకు సేవించుడు. పూర్వము నేను కూడా ఆమె అనుగ్రహము చేతనే మధుకైటభులను రాక్షసులను చంపగలిగితిని. కనుక మీరు కూడా ప్రకృతి స్వరూపయైన దేవిని సేవించి కార్యసిద్ధిని పొందండి అని చెప్పగా, దేవతలు మేరుపర్వత శిఖరమునకు వెళ్ళి ఏకాంతమందు ఆమెను ధ్యానించి ఆమె మంత్రమును జపించి సృష్టి స్థితి సంహార కారణయగు పరదేవతను ఈ విధముగా స్తోత్రము చేసిరి. ఓ దేవదేవి, యుద్ధములో మేము వృత్రాసురునిచే పీడింపబడి సంతాపము పొందుచున్నాము. మమ్ము దయజూచి కాపాడుము. నీ పాద పద్మములపై మా తలలు మోపి శరణు వేడుచున్నాము. సర్వజనని, ఈ ముల్లోకములందును నీకు తెలియనిది లేదు. రాక్షసులచే బాధింపబడుచున్న మమ్మెందుకు నీవుపేక్షించుచున్నావు? మేము నీ కన్న బిడ్డలము. భయంకరులగు శత్రువులకు చిక్కి బాధపడుచున్నాము. నీవు దేవతలకు తల్లివి. హరిహర బ్రహ్మలు నీ వలననే జన్మించి నీ కటాక్షము చేత అన్ని పనులను నెరవేర్చగలుగుచున్నారు. పుత్రులేవైనా అపరాధములు చేసినను వారిని తల్లి దయతో కాపాడునుగదా. మేము నిన్ను సేవింపక సంపదలందు ఆసక్తి కలవారమగుటను దోషముగా నన్నకుము. నీవే మాయచే మమ్ము మోహింపజేయుచున్నావు. తల్లి, నీవు పూర్వము మహిషాసురుని చంపి మాకు మేలు చేసితివి. అట్లే మదించి దుష్టుడైన ఈ వృత్రాసురుని మాయచే మోహింపజేసి సంహరింపుము. ఓ దయామయీ, నీవు పూర్వము శుంభ నిశుంభులను రాక్షసులను వారి అనుచరులను చంపి మమ్ము కాపాడితివిగదా. అట్లే ఇప్పుడు వృత్రాసురుని సంహరించి మాకు మేలు చేయుమని ప్రార్థించుచున్నాము. మేము రాక్షసుల వలన బాధలు పడలేకున్నాము. నీవు వృత్రాసురునిపై దయ ఉన్న యెడల లోకములను పీడించునతడు నరకములో పడకుండా సంహరించి యుద్ధరించుము. జగన్మాత, ఇక మాకు నీ శుభచరణములే శరణము. వృత్రాసురుడు నిన్ను సేవింపక మమ్ము బాధించుచున్నాడు. ఓ సచ్చిదానంద స్వరూపిణి, మేము నీకు నమస్కరిస్తున్నాము అని స్తుతింపగా, నమస్కరించుచున్న దేవతలను గూర్చి మీ కోరికలను తీర్చెదనని చెప్పి దేవి అంతర్ధానము చెందెను. దేవతలు ఆనందముతో తమ తమ ఇండ్లకేగిరి. వృత్రాసురునితో స్నేహమును నటించి అవకాశమును బట్టి వానిని సంహరింపవలయునని నిశ్చయించుకొనిరి. దేవతలు వృత్రుని వద్దకు పోయి మైత్రీభావమును ప్రకటించిరి. వృత్రుడును దేవతల మాటలను నమ్మలేదు. శత్రువులగు మిమ్ములను ఎట్లు నమ్మవచ్చునని తన సందేహమును ప్రకటించెను. దేవతలు ప్రమాణము చేసిరి, దేవీ మాయకు లోబడిన వృత్రుడును ఇంద్రాదులతోడి మైత్రిని అంగీకరించెను. అటు తరువాత నింద్రుడు వానితో స్నేహమును నటించి తరువాత వానిని సంహరించెను. ఈ విధముగా నింద్రాదులు వృత్రుని కూల్చి తమ స్థానములకు పోయిరి. కాని ఇంద్రుడు ధర్మమును తప్పుట వలన వృత్రహత్యచే కలిగిన బ్రహ్మహత్య దోషము వలన మానసికముగా బలహీనుడయ్యెను. అశాంతుడై బ్రహ్మహత్య దోషమునకు లోకాపవాదమునకు భయపడి ఎచటనో దాగుకొనెను. ఇంద్రుడు లేకపోవుటచే లోకపరిపాలన గాడి తప్పెను. అప్పుడు దేవతలు విచారించి నహుషుడను రాజఋషిని ఇంద్రుని గావించిరి. రజోగుణమెక్కువగా నున్న నహుషుడు భోగలాలసుడయ్యెను. శచీదేవి ఇంద్రుని భార్య. ప్రస్తుతము నేనే ఇంద్రుడను. ఆమె నాకేల భార్య కాదు. ఆమెను నా పొందునకు తీసుకొనిరండని అప్సరసలను దేవతలను ఆజ్ఞాపించెను. బృహస్పతి మున్నగువారు చెప్పినను వినలేదు. శచీదేవి శక్తి స్వరూపిణియగు దేవిని ప్రార్థించి ఆమె అనుగ్రహమున తన భర్తను చేరి దురవస్థను తెలిపెను. ఇంద్రుడు మాత్రమేమీ చేయును. అతడే శక్తిహీనుడై ధర్మలోపమునంది దాగియుండెను. వారు దేవిని ప్రార్థించిరి. దేవి దయవలన వారికొక ఉపాయము తోచినది. శచీదేవి నహుషుని వద్దకు పోయెను. నీవు మునివాహనుడవై నా వద్దకు రమ్ము. అప్పుడు నేను మహావైభవమున వచ్చిన నీ పొందును అంగీకరింతునెను. కామపీడితుడగు నహుషండందుల గంగీకరించెను. అగస్త్యుడు మున్నగు మునులు పల్లకిని మోయుచుండగా నహుషుడు ఆ పల్లకినెక్కి మునివాహనుడై శచీదేవి వద్దకు ప్రయాణమయ్యెను. కామాతురుడైయున్న నహుషుడు త్వరగా సరిగా నడువుమని మహామునియగు అగస్త్యుని కాలితో తన్నెను. కోపించిన అగస్త్యుడు నహుషుని సర్పమగుమని శపించెను. ఈ విధముగా శచీదేవికి నహుషుని వలన బాధ దేవి అనుగ్రహం వలన పోయినది. వ్యాసుడు ఈ విధముగా జనమేజయునకు కర్మగతిని హరిశ్చంద్ర కథను వశిష్ఠుడు మున్నగు వారి వృత్తాంతములను విక్షేపశక్తి మాయమున్నగు వానిని వివరించెను. శ్రీదేవి వృత్రుని సంహరించుట, నహుడు ఇంద్రుడగుట, ఋషులు దేవతలును శ్రీదేవి దయచే వరములను పొంది వృత్రుని ఆశ్రమము చేరిరి. అతడు ముల్లోకములను భస్మము చేయువాని వలె కన్పట్టెను. ఋషులు సామవచనములతో మహానుభావా వృత్ర, ఇంద్రుడు నీవును పరస్పర విరోధముచే శాంతి లేనివారైయున్నారు. మీ ఇరువురి వైరము వలన దేవ సైన్యము రాక్షస సైన్యము నశించుచున్నది. కనుక మీరిరువురు స్నేహము మెలగినట్లయినా ఇరువురుకు మనశ్శాంతి ఏర్పడును. ఉభయ సైన్యముల క్షేమముతో నుండగలవని పలికిరి. వృత్రుడు ఆర్యులారా, మీ మాటలు బాగుగానేయున్నవి. కాని ఇంద్రుడు వంచకుడు పాపి, అతనితో నాకు స్నేహమెట్లు కుదురునని ప్రశ్నించెను. అంతట ఋషులు అతనిచే ప్రమాణము చేయించుదుము. కనుక నీకు నమ్మకము కలుగువచ్చునని ఇంద్రునిచే ప్రమాణము చేయించిరి. ఇంద్ర వృత్రులురు ఇరువురును అగ్నిసాక్షికముగా మిత్రత్వమునుంది మసలజొచ్చిరి. ఇంద్రుడు మాత్రము లోన వృత్రునెట్లేనా చంపవలెనని ఆలోచించుచు పైకి మిత్రుని వలె వ్యవహరించుచుండెను.